76 వృత్తి వ్యాప్తి ఫలవ్యాప్తి. రామ, వృత్తి అంటే ఏమిటో తెలిసింది గదా. సాక్షిచైతన్యం ఇలాంటి అంతఃకరణ వృత్తిని ఉపాధిగా చేసుకుని ఉన్నప్పుడు, అంటే అంతఃకరణ వృత్తిలోకి అది వ్యాపించినప్పుడు ఆ చైతన్యాన్నే సంవిత్తు అని పిలుస్తారు. అంతఃకరణ వృత్తిలోనే అహం వృత్తి అని ఒక వృత్తి ఉంది. నేను అని స్ఫురించడమే ఆ వృత్తి యొక్క లక్షణం. చైతన్యం ఈ అహం వృత్తిలోకి ప్రవేశిస్తే అప్పుడు దాన్ని ప్రమాత అని, పురుషుడని పిలుస్తారు. రామ, ఈ చైతన్యానికి విషయమని, పదార్థమని కూడా పేరుంది. ఆ పేర్లు ఎప్పుడొస్తాయో తెలియాలంటే కొంచెం వివరణ చెప్పాలి. ఒక మనిషి ఎదురుగుండా చెట్టు ఉంది. వాడి కళ్ళు బాగానే ఉన్నాయి, తెరిచే ఉన్నాయి, వెలుతురు బాగుంది. అయినా ఆ చెట్టు వాడికి కనిపించటం లేదు. ఎందుకంటావు? వాడు పరధ్యానంగా ఉన్నాడండి అంటావు నువ్వు. పరధ్యానం అంటే ఏమిటి? వాడి యొక్క అంతఃకరణం వాడి యొక్క కన్ను ద్వారా బయటికి ప్రసరించి చెట్టు యొక్క ఆకారాన్ని పొందలేదు. పొంది ఉంటే వాడికి ఆ చెట్టు కనిపించేది. అంతఃకరణ వృత్తి చెట్టు ఆకారం పొందినప్పుడు మాత్రమే చెట్టు కనిపించడానికి కారణమేమిటి? ఇది తెలియాలంటే చెట్టంటే ఏమిటో తెలియాలి. నిజానికి సృష్టిలోని పదార్థాలన్నీ కూడా పరబ్రహ్మ యొక్క రూపాంతరాలే. భేదమేమిటంటే అసలు పరమాత్మ చైతన్య ప్రకాశస్వరూపుడు. ఆయన స్వయం ప్రకాశస్వరూపుడు. ఆయన జడవస్తువుల స్వరూపాన్ని పొందేటప్పటికీ వాటన్నిటి చుట్టూ కూడా అజ్ఞానం అనే చీకటి ఆవరించుకుని ఉంటుంది. అందుచేత అవి వాటంతటవిగా ప్రకాశించవు. ఒక వ్యక్తి యొక్క అంతఃకరణ వృత్తి ఒకనొక విషయం దగ్గరకు వచ్చేసరికి ఆ విషయాన్ని ఆవరించుకుని ఉన్న అజ్ఞానం తొలగిపోతుంది. దీనినే వృత్తివ్యాప్తి అని పిలుస్తారు. ఆ ఆవరణం తొలగిపోయినాక ఆ వృత్తియందు ఉపహితమై ఉన్న చైతన్యం దీపంలాగా పనిచేసి అక్కడ ఉన్న విషయాన్ని ప్రకాశింపజేస్తుంది. దీన్ని ఫలవ్యాప్తి అంటారు. వృత్తివ్యాప్తి, ఫలవ్యాప్తి అనేవి పాఠకులకు బాగా అర్థమయ్యేందుకోసం మనం ఒక ఉదాహరణ చెప్పుకుందాం. మిమ్మల్ని ఒక చీకటగదిలో కూర్చోబెట్టారు. మీ ముందు ఒక టేబులు, దానిమీద ఒక రత్నము ఉన్నాయి. టేబులుకు మీకు మధ్యలో ఒక తెర ఉంది. మీకు ఇప్పుడు ఆ రత్నం కనిపిస్తుందా? కనిపించదు. కనిపించడం లేదని మీరు చెప్పగానే ఒకడొచ్చి తెర తీసేశాడు. ఇప్పుడు కనిపిస్తోందా అని అడిగాడు. ఇంకా కనిపించడం లేదని మీరు చెప్పగానే వాడు లైటు వేశాడు. అప్పుడు మీకు రత్నం స్పష్టంగా కనిపిస్తోంది. లోకంలో ప్రతి జడ పదార్థాన్ని ఆవరించుకుని ఉన్న అజ్ఞానం ఈ కథలోని తెర వంటది. అంతఃకరణ వృత్తి వచ్చి ఈ తెరను తొలగిస్తుంది. ఇదే వృత్తివ్యాప్తి. అయినా ఆ విషయం ప్రకాశించదు. అప్పుడు అంతఃకరణ వృత్తు శేషహితమైన చైతన్యం ఈ కథలోని లైటులాగా పనిచేస్తుంది. అప్పుడు మీకు విషయం కనిపిస్తుంది. ఇదే ఫలవ్యాప్తి. కాకపోతే కథలో తెరతీయటం, లైటు వేయటం ఒకదాని తరువాత ఒకటి జరిగినట్లు చెప్పుకున్నాం. మన వృత్తివ్యాప్తి, ఫలవ్యాప్తి అనేవి మాత్రం ఏకకాలంలోనే జరిగిపోతాయి.